అత తృతీయాష్ట ద్వితీయ ప్రశ్న ప్రారంభ. స్వామితో దివి సోమ ఆసీత్ గంగాయత్ర్యాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణోభవత్ తత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మ వై పర్ణః యత్పర్ణశాఖయా వత్సానపాకరోతి బ్రహ్మణే వేనానపాకరోతి గాయత్రో వై పర్ణః గాయత్రాః పశవః తస్మాత్రీణి త్రీణి పర్ణస్య పలాశాని త్రిపదా గాయత్రీ యత్పర్ణశాఖయా గాః ప్రార్పయతి స్వదేవేనా దేవతయా ప్రార్పయతి యం కామయేత పశుస్యాదితి అపర్ణాం తస్మై శుష్కా గ్రామాహరేర్ అపశురేవ భవతి యం కామయేత పశుమాన్ స్యాదితి పశుపర్ణాం తస్మై బహుశాఖామాహరేర్ పశుమంతమేవేనం కరోతి యత్ప్రాచీమాహరేత్ దేవలోకమభిజయేత్ యదుదీచీం మనుష్యలోకం ప్రాచీముదీచీమాహరతి భయోర్లోకయోరభిజిత్యై ఇషేత్వోర్జేత్వేత్యాహ విషమేవోర్జం యజమానే దధాతి వాయవస్థేత్యాహ వాయుర్వా అంతరిక్షస్యాధ్యక్షాః అంతరిక్షదేవత్యాఖలు వై పశవ వాయవ ఏనాంతరి దాతి ప్రవా ఏనాకరోతి నిరాహ వాయవస్థేత్యుపాయవస్థేత్యాహ యజమానాయైవ పశూనుపహ్వయతే దేవోవత్సరితా ప్రార్పయత్విత్యాహ ప్రసూత్యై శ్రేష్టతమాయ కర్మణ యత్యాహ యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ తస్మాదేవమాహ ఆప్యాయధ్వమగ్నియా దేవభాగమిత్యాహ వత్సేభ్యశ్చ వా ఏతాః పురా మనుష్యేభ్యశ్చాప్యాయంత దేవేభ్య ఏవేనా ఇంద్రాయాప్యాయయతి ఊర్జస్వతేః పయస్వతేరిత్యాహ ఊర్జగం హి పయః సంభరంతి ప్రజావతేరణమేవాయక్ష్మానిత్యాహ ప్రజాప్యై ఆవస్తేన ఈషతమాఘషగం సహిత్యాహ గుప్త్యై రుద్రస్య హేతిః పరివో వృణత్విత్యాహ రుద్రాదేవేనాస్త్రాయతే ధ్రువా అస్మిన్ గోపతౌ స్యాద బహ్వీరిత్యాహ ధ్రువా ఏవాస్మిన్ బహ్వేః కరోతి యజమానస్య పశూన్ పాహేత్యాహ పశూనాం గోపీథాయ తస్మాత్ సాయం పశవ ఉపసమావర్తంతే అనధస్సాదయతి గర్భాణాం ధృత్యా అప్రపాదాయ తస్మాద్గర్భా ప్రజానామప్రపాదుకాః ఉపరే బహిదధాతి ఉపరే బహి సువర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్ట్యై దేవస్య త్వాసవిత ప్రసవరిత్యశ్వ పరుషుమాదత్తే ప్రసూత్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యో ఆస్తాం ఓష్ణోహస్తాభ్యామిత్యాహయత్యై యో వా ఓషధేః పర్వశో వేద నైనాః సహి నస్తి ప్రజాపతిర్వా ఓషధేః పర్వశో వేద సయేనానహి నస్తి అశ్వపశ్వాబర్హిరచ్చైతి ప్రజాపత్యో వా అశ్వస్తయో నిత్వాయ ఓషధీనామహిపుంసాయై యజ్ఞస్య ఘోషదసేత్యాహ యజమాన ఏవ రయిం దధాతి ప్రత్యుష్టగుం రక్ష ప్రత్యుష్టారాతజరిత్యాహ రక్షసామపహత్యై ప్రేయమగాద్ధిషణాబరిహిరచ్ఛేత్యాహ విద్యా వైధిషణా విద్యయైవైన దచ్చైతి మనునా కృతా స్వధయా వితష్టేత్యాహ మానవీహి పరుషస్వగా కృతా ఆవహంతి కవయః పురస్తాదిత్యాహ శుశ్రువాగుంసో వై కవయః యజ్ఞః పురస్తాత్ ముఖతయేవ యజ్ఞమారభతే అథో యదేతదుక్త్వా యతః కుతశ్చాహరతి తత్ప్రాచ్యా ఏవ దిశో భవతి దేవేభ్యో జుష్టమిహ బర్హిరాసదైత్యాహ బర్హిషః సమృద్ధ్యై కర్మణో నపరాధాయ దేవానాం పరిశూతమసీత్యాహ యద్వా జయం కించ తద్దేవానాం పరిశూతం అథో యథావశ్యసే ప్రతి ప్రోచ్యాహేదం కరిష్యామీతి ఏవమేవ తదధ్వర్యుర్దేవేభ్య ప్రతి ప్రోచ్య పరిహర్దాతి ఆత్మనోహిగుంసాయై యావత స్తంభాన్ పరిదిశేత్ యత్తేషాముచ్చిగ్రిష్యాత్ అతితద్యజ్ఞస్య రేషయేత్ ఏకగ్రస్తంభం పరిదిశేత్ తగుం సర్వం దాయాత్ యజ్ఞస్యానతిరేకాయ వర్షవృద్ధమసేత్యాహ వర్షవృద్ధావా ఓషధయః దేవ పరిహిరిత్యాహ దేవేభ్యైనత్కరోతి మాత్వాన్వంగ్మాతిర్యగిత్యాహాహిగుంసాయై పర్వతేనాధ్యాసమిత్యాహర్ధ్యై ఆచ్ఛేత్తాతే మార్షమిత్యాహ నాస్యాత్మనోమీయతే య ఏవం వేద దేవ పరిహిశతవశం విరోహేత్యాహ ప్రజా వై పరిహిరి ప్రజానాం ప్రజననాయ సహస్రవశా విజయగం రుహేమేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే పృథివ్యా సంవృత పాహేత్యాహ ప్రతిష్ఠిత్యై అయుంగాయుంగాన్ముష్టీన్వనోతి మిథునత్వాయ ప్రజాత్యై ససంభృతా సంభరామేత్యాహ బ్రహ్మణేవైనత్సంభరతి అదిత్యైరాశ్నాసేత్యాహ ఇయం వా అదితిః అస్యాైనగ్రాస్నాం కరోతి ఇంద్రాణ్యే సన్నహనమిత్యాహ ఇంద్రాణీ వాగ్రే దేవతానాగుం సమనశ్యత సార్ధనాద్ వృద్ధ్యై సన్నశ్యతి ప్రజా వై బర్హిః ప్రజానామపరావాపాయ తస్మాత్స్నావసంతతాః ప్రజా జాయంతే ఊషాతే గ్రంథిం గ్రచ్ఛనాత్విత్యాహ పుష్టిమేవ యజమానే దధాతి సతే మాస్థాదిత్యాహాహిగుంసాయై పశ్చాత్ ప్రాంచముపగోహతి పశ్చాద్వై ప్రాచీనగుమ్రేతోధీయతే పశ్చాదేవాస్మై ప్రాచీనగుమ్రేతో దధాతి ఇంద్రస్య త్వా బాహుభ్యామిద్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి బృహస్పతేర్మూర్ధ్నాహరామీత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మణైవైనద్ధరతి ఉర్వంతరిక్షమన్విహీత్యాహ గత్యై దేవంగమమసీత్యాహ దేవానైవైనద్గమయతి అనఘస్సాధయతి గర్భానాం ధృత్యా అప్రపాదాయ తస్మాద్గర్భాః ప్రజానామప్రపాదుకాః ఉపరివ నిదధాతి ఉపరివహిసువర్గోలోకః స్వర్గస్య లోకస్య సమష్ట్యై పూర్వేద్యురిధ్మా బరిహిః కరోతి యజ్ఞమేవారభ్య గృహీత్వోపవసతి ప్రజాపతిర్యజ్ఞమసృజత తస్యోఖే అస్రగుంసేతాం యజ్ఞో వే ప్రజాపతిః యజ్ఞాన్నాయ్యోఖే భవతః యజ్ఞస్యైవ తదుఖే ఉపదధాత్యప్రస్రగుంసాయ శుంధ్వంద్యాయ కర్మణే దేవయజ్యాయా దేవయజ్యాయేనాని శుంధతి మాతరిష్వనో ఘర్మోసేత్యాహ అంతరిక్షం వై మాతరిష్వనో ఘర్మ ఏషాం లోకానాం విభృత్యై ద్యౌరసి పృథివ్యసేత్యాహ వ్యవస్థ్యేషా పృథివ్యాశ్చ సంభృతా యదుఖా తస్మాదేవమాహ విశ్వధాయా అసి పరమేణ ధామ్నేత్యాహ వృష్టిర్వై విశ్వధాయాః వృష్టిమేవావరుంధే దృగుంహస్వమాహ్వారిత్యాహ భృత్యై వసూనాం పవిత్రమసీత్యాహ ప్రాణావై వసవః తేషాం వా ఏతద్భాగధేయం యత్ పవిత్రం తేభ్య ఏవైనత్కరోతి శతధారకం సహస్రధారమిత్యాహ ప్రాణేష్వేవాయుర్దధాతి సర్వత్వాయ త్రివృత్పలాశశాఖాయాందర్భమయం భవతి త్రివృద్వై ప్రాణః త్రివృతమేవ ప్రాణం మధ్యతో యజమానే దధాతి సౌమ్యః పర్ణస్ యోనిత్వాయ సాక్షాత్ పవిత్రం దర్భాః ప్రాక్షాయమధినిదధాతి తత్ప్రాణాపానయో రూపం తిర్యక్ ప్రాతః తద్దర్శస్య రూపం దార్శ్యగ్యేతదః అన్నం వై చంద్రమాహ అన్నం ప్రాణా ఉభయమేవోపైత్యజామిత్వాయ తస్మాదయగుం సర్వతః పవతే హుతస్తోకో హుతో ద్రప్సగిత్యాహ ప్రతిష్ఠిత్యై హవిషో స్కందాయ నహి హుతగ్ర స్వాహాకృతగ్ర స్కందతి దివినాతో నామాగ్నిః తస్య విప్రుషో భాగధేయం అగ్నయే బృహతే నాకాయేత్యాహ నాకమేవాగ్నిం భాగధేయేన సమర్థయతి స్వాహాద్యావా పృథివీభ్యామిత్యాహ ద్యావా పృథివ్యోరేవైన ప్రతిష్టాపయతి పవిత్రవత్యానయతి అపాంచైవోషధీనాం చరసగుం సగుం సృజతి అథో ఓషధీష్వేవ పశూన్ ప్రతిష్టాపయతి అన్వారభ్యవాసం యచ్చతి యజ్ఞస్య ధృత్యై ధారయన్నాస్తే ధారయంత ఇవ హి దుహంతి కామధుక్షయిత్యాహ తృతీయస్యై త్రయ ఇమే లోకాః ఇమానేవ లోకాన్ యజమానో దుహే అమోమితి నామ గృహ్ణాతి భద్రమేవాసాం కర్మా విష్కరోతి సా విశ్వాయుస్సా విశ్వవ్యథా సా విశ్వకర్మేత్యాహ ఇయం వై విశ్వాయుః అంతరిక్షం విశ్వవ్యథాః అసౌ విశ్వకర్మా ఇమానే వైతాభిర్లోకాన్ యథా పూర్వం దుహే అసో యథా ప్రదాత్రే పుణ్యమాశాస్తే ఏవమేవైనా ఏతదుపస్తౌతి తస్మాత్ ప్రాదాదిత్యున్నీయవందమానా ఉపస్తువంత పశూన్ దుహంతి బహు దుగ్ధీంద్రాజ దేవేభ్యో హవిరితి వాచం విసృజతే యథా దేవతమేవ ప్రసౌతి దైవ్యస్య చ మానుషస్య చ వ్యావృత్యై త్రిరాహ త్రిషత్యా హి దేవాః అవాచం యమోనన్వారభ్యోత్తరాః అపరిమితమేవరుంధే నదారుపాత్రేణ దుహ్యాత్ అగ్నివద్వైదారుపాత్రం యద్దారుపాత్రేణ దుహ్యాత్ యాతయా ఆమ్నా హవిషాయచేత అథో ఖల్వాహుః పురోడాశముఖాని వై హవేగుంషి నేతవితః పురోడాశగుం హవిషో యామోస్తీతి కామమేవ దారుపాత్రేణ దుహ్యాత్ శూద్ర ఏవ న దుహ్యాత్ అసతో వా ఏష సంభూతః యచ్ఛూద్రః అహవిరేవ తదిత్యాహుః యచ్ఛూద్రో దోగ్ధీతి అగ్నిహోత్రమేవ న దుహ్యాచ్ఛూద్రః తద్ధినోత్పునంతి యదా ఖలు వై పవిత్రమత్యేతి అథవిరితి సంపృచ్యధ్వమృతావరీత్యాహ అపాంచైవోషధీనాం చరసగుం సగుం సృజతి తస్మాదపాంచౌషధీనాం చరసముపజీవామః మంద్రాధనస్య సాతయనిత్యాహ పుష్టిమేవ యజమానే దధాతి సోమే నత్వాత నచ్మీంద్రాయ దధీత్యాహ సోమమేవైన కరోతి యో వై సోమం భక్షయిత్వా సంవత్సరగం సోమన్న పిబసి పునర్భక్ష్యోస్య సోమపేషో భవతి సోమః ఖలు వై సాన్నాయ్యం యజేవం విద్వాన్ సాన్నాయ్యం పిబతి అపునర్భక్ష్యోస్య సోమపేషో భవతి నృణ్మయేనాపి దధ్యాత్ యన్మృణ్మయేనాపి దధ్యాత్ పితృదేవత్యజ్ఞ స్యాత్ అయస్పాత్రేణ వాదారుపాత్రేణ వాపి దధాతి తద్ధి సదేవం ఉదన్వద్భవతి ఆపో వై రక్షోగ్నీః రక్షసామపహత్యై అగస్తమసి విష్ణవేత్తేత్యాహ యజ్ఞో వై విష్ణుః యజ్ఞాయై వై నదస్తం కరోతి విష్ణో హవ్యగుం రక్షస్వేత్యాహ గుప్యై అనధః సాధయతి గర్భాణాం ధృత్యా అప్రపాదాయ తస్మాద్గర్భాః ప్రజానామప్రపాదుకాః ఉపరీవ నిదధాతి ఉపరీవ హి సువర్గో లోకః స్వర్గస్య లోకస్య సమష్ట్యై కర్మణేవాం దేవేభ్యః శకేయమిత్యాహ శక్యై యజ్ఞస్య వై సంతతిమను ప్రజాః పశవో యజమానస్య సంతాయంతే యజ్ఞస్య విచ్ఛిత్తిమను ప్రజా పశవో గజమానస్య విచ్ఛిద్యంతే యజ్ఞస్య సంతతిరసి యజ్ఞస్య త్వా సంతత్యే స్త్రిణామి సంతత్యే త్వా యజ్ఞస్యేత్యాహ సమీఘాత్ సంతనోతి యజమానస్య ప్రజాయే పశూనాగుం సంతత్యే అపప్రణయతి శ్రద్ధా వా ఆపః శ్రద్ధామేవారభ్య ప్రణీజ ప్రచరతి అపఃప్రణయతి యజ్ఞో వా ఆపః యజ్ఞమేవారభ్య ప్రణీజ ప్రచరతి అపఃప్రణయతి వజ్రో వా ఆపః వజ్రమేవ భ్రాతృవ్యేభ్య ప్రహృత్య ప్రణీజ ప్రచరతి అపఃప్రణయతి ఆపో వై రక్షోగ్నేః రక్షసామపహత్యై అపఃప్రణయతి ఆపో వై దేవానాం ప్రియం ధామ దేవానామేవ ప్రియం ధామ ప్రణీజ ప్రచరతి అపఃప్రణయతి ఆపో వై సర్వా దేవతాః దేవతా ఏవారభ్య ప్రణీజ ప్రచరతి దేశాయత్వేత్యాహ దేశాయస్యేన దాధత్తే ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టారాతయజిత్యాహ రక్షసామపహత్యై ధూరసీత్యాహ ఏష వైధుర్యోగ్నిః తయ్యదను తస్పృశ్యాదీయాద్ అధ్వర్యం చ యజమానం చ ప్రదహేత్ ఉపస్పృశ్యాత్యేది అధ్వర్యోస్త యజమానస్య చాప్రదాహాయ ధోర్వదయ్యోస్మాన్ ధోర్వహితం ధోర్వయం వయం ధోర్వామగిత్యాహ ద్వౌవావపురుషౌ యంచైవ ధోర్వతి యశ్చైనం ధోర్వతి తాబుభౌ శుచార్పయతి త్వం దేవానామసి తస్మితమం పప్రితమం దుష్టతమం మన్హితమం దేవహూతమమిత్యాహ యథా యజురేవైతత్ అహృతమసిహ విర్ధానమిత్యాహానార్థ్యై రఘుంహస్వమాహ్వారిత్యాహ ధృత్యై మిత్రస్య త్వా చక్షుషా ప్రేక్షయిత్యాహ మిత్రత్వాయ మాభేర్మా సంవిత్సా మాత్వా హిగుంసిషమిత్యాహిగుంసాయై యద్వై కించ వాతో నాభివాతి తత్సర్వం వరుణదేవత్యం గురువాతాయేత్యాహ అవారుణమేవైనత్కరోతి దేవస్య త్వాపవితుః ప్రసవ ఇత్యాహ ప్రసూత్యై అశ్వినోర్బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం ఊష్ణోహస్తాభ్యామిత్యాహయత్యై అగ్నయే దుష్టం నిర్వపామీత్యాహ అగ్నయ ఏవైనాం దుష్టం నిర్వపమి ప్రర్యజుషా త్రయ ఇమే లోకాః ఏషాం లోకానామాప్యై తూష్ణీం చతుర్థం అపరిమితమేవావరుంధే స ఏవమేవానుపూర్వగుం హవేగుం శనిర్భపతి ఇదం దేవానామిదమునస్వహేత్యాహ వ్యావృత్యై స్ఫాత్యై త్వా నారాత్యా ఇత్యాహ గుప్త్యై తమసేవ వా ఏషోంతశ్చరతి యః పరేణ హి సువరభివిక్షేషం వైశ్వానరం జ్యోతిరిత్యాహ సువరేవాభివిపశ్యతి వైశ్వానరం జ్యోతిః యావా పృథివీ హరిషగృహీత ఉదవేపేతాం ఋగుంహంతాం దుర్యావ్యావా పృథివ్యోరిత్యాహ గృహాణాం ద్యావా పృథివ్యోర్భృత్యై ఉర్వంతరిక్షమన్విహీత్యాహ గత్యై అదిత్యాస్తోపస్థే సాదజామీత్యాహ ఇయం వా అదితిః అస్యా ఏవైనదుపస్థే సాదయతి అగ్నే హవ్యగుం రక్షస్వేత్యాహ గృప్యై ఇంద్రో మిత్రమహన్ సోపః అభ్యం మ్రియత తాతాయ్యన్మేభ్యం యజ్ఞయగుం సదేవమాసీత్ తదపోదక్రామత్ తే దర్భా అభవన్ యద్దర్భైరప ఉత్పునాతి తా ఏవమేధ్యాయజ్ఞయా సదేవా ఆపః తాభిరేవైనా ఉత్పునాతి ద్వాభ్యాముత్పునాతి విపాద్యజమాన ప్రతిష్ఠిత్యై దేవో వత్సమితోత్పునాత్విత్యాహ సవితృప్రసూత ఏవైనా ఉత్పునాతి అచ్ఛిద్రేణ పవిత్రేణేత్యాహ అసౌ వా ఆదిత్యోచ్ఛిద్రం పవిత్రం తేనైవైనా ఉత్పునాతి వసో సూర్యస్య రశ్మిభిరిత్యాహ ప్రాణా వా ఆపః ప్రాణావసవః ప్రాణారశ్మయః ప్రాణేరేవ ప్రాణాన్ సంప్రణత్తి సావిత్ర్యర్చా సవితర్ప్రసూతం మే కర్మ సదితి సవితర్ప్రసూతమేవాస్య కర్మ భవతి పచ్చోగాయత్రిశ్యమృద్ధత్వాజ ఆపో దేవీరగ్రే పువో అగ్రే గువగిత్యాః రూపమేవాసామేతన్మహిమానం జాతష్టే అగ్ర ఇమయ్యజ్ఞన్నయతాగ్రే యజ్ఞపతిమిత్యాః అగ్ర ఏవ యజ్ఞన్నయంతి అగ్రే యజ్ఞపతిం యుష్మానింద్రో వృణీత వృత్రతోర్యే యూయమింద్రమవృణేధ్వం వృత్రతోర్య ఇత్యాహ వృత్రగుంహః నిష్యన్నింద్ర ఆపో వవ్రే ఆపోహేంద్రం వవ్రిరే సామేవాసామేతత్సామానం వ్యాచష్టే ప్రోక్షితాస్థేత్యాహ తేనాపప్రోక్షితాః అగ్నయే భోజిష్టం ప్రోక్షాం యజ్ఞే సోమాభ్యామిత్యాహ యథారేవతమేవైనాన్ ప్రోక్షది త్రిః ప్రోక్షది క్రియావృద్ధియజ్ఞః అథో రక్షసామపహత్యై శుంధద్వంద్వైద్యాజకర్మణే దేవయజ్ఞాయా ఇత్యాహ దేవయజ్ఞాయా ఏవైనాని శుంధతి త్రిః ప్రోక్షది క్రియావృద్ధియజ్ఞః అథో మేధ్యత్వాయ అవధూతగుం రక్షోవధూతా అరాతయ ఇత్యాహ రక్షసామపహత్యై అదిత్యాస్త్వగసీత్యాహ ఇయం వా అదితిః అస్యా ఏవైన త్వచం కరోతి ప్రతిత్వా పృథివీ వేత్యుత్యాహ ప్రతిష్ఠిత్యై పురస్తాత్ ప్రతిశీలగ్నీవముత్తరలోమోపస్త్రణాది మేధ్యత్వాయ తస్మాత్ పురస్తాత్ ప్రత్యంచః పశవో మేధముపతిష్టంతే తస్మాత్ ప్రజా మృగం గ్రాహుకాః యజ్ఞో దేవేభ్యో నిరాజత కృష్ణో రూపం కృత్వా యత్కృష్ణాజిమే హవిరధ్య వహంతి యజ్ఞాదేవతద్యజ్ఞం ప్రయుంక్తే హవిషో స్కందాయ అధిశవనమతి వానస్పత్యమిత్యాహ అధిశవనమేవైనత్కరోతి ప్రతిత్వాదిత్యాస్త్వగ్వేత్యాహ స యత్వాయ అగ్నేస్తనోరసీత్యాహ అగ్నేర్వా ఏషా తనోః యదోషధయః వాచో విసర్జనమిత్యాహ యదాహి ప్రజా ఓషధీనామశ్యంతి అథవాచం విసృజంతే దేవవీతయే త్వా గృహ్ణామీత్యాహ దేవతాధిరేవైనః సమర్థయతి అద్రిరసి వానస్పత్యయిత్యాహ ద్రావాణమేవైనత్కరోతి స ఇదం దేవేభ్యో హవ్యగం సుషమిషమిష్వేత్యాహ శాంత్యై హవిష్కృదేహీత్యాహ య ఏవ దేవానాగం హవిష్కృతః తానిర్హ్వయతి త్రిర్హ్వయతి త్రిషత్యాహి దేవాః ఇషమావదోర్జమావదేత్యాహ ఇషమేవోర్జం యజమానే దధాతి ద్యుమద్వదత వయగం సంఘాతం జేష్మేత్యాహ భ్రాతృవ్యాభిభూత్యై మనా శ్రద్ధాదేవస్య యజమానస్యాసురగ్నీవాగ్ యజ్ఞాయుధేషు ప్రవిష్టాసీత్ తే సురాజావంతో యజ్ఞాయుధానాముద్వదతాముపాశృణ్వన్ తే పరాభవన్ తస్మాత్ స్వానాం మధ్యే వసాయజేత యావంతోస్య భ్రాతృవ్యాయజ్ఞాయుధానాముద్వదతాముపశృణ్వంతి తే పరాభవంతి ఉచ్చైః సమాహంతవా ఆహ విజిత్యై వృంత ఏషామింద్రియం వీర్యం శ్రేష్ఠ ఏషాం భవతి వర్షవృద్ధమసి ప్రజిత్వా వర్షవృద్ధం వేత్విత్యాహ వర్షవృద్ధా వా ఓషధయః వర్షవృద్ధా ఇషీకాః సమృద్ధ్యై యజ్ఞగుం రక్షాదస్య న ప్రాదిశన్ తాన్యస్నా పశుభ్యో నిరవాదయంత తుషైరోషధీభ్యః పరాపూతగుం రక్షః పరాపూతా అరాతయ ఇత్యాహ రక్షసామపహత్యై రక్షసాం భాదోసీత్యాహ తుషైరేవ రక్షాగంసి నిరవదయతే అప ఉపస్పృశతి మేధ్యత్వాయ వాయుర్వో వివినక్తిత్యాహ పవిత్రం వై వాయు పునాత్యేవైనా అంతరిక్షాదివ వా ఏతే ప్రస్కందంతి యేషోత్పాత్ దేవో వత్సవితా హిరణ్యపాణి ప్రతిగృహాత్ ప్రతిష్ఠిత్యై హవిషోస్కందాయ త్రిష్ఫలీకర్తవాహ యా వృద్ధియజ్ఞ అసోమేభ్యత్వాయ అవధూతకం రక్షోవధూతారాతయ ఇత్యాహ రక్షసామపహత్యై అదిత్యాస్త్వగసేత్యాహ ఇయం వా అదితిః అస్యా ఏవైనత్వచం కరోతి ప్రతిత్వా పృథివీదేత్విత్యాహ ప్రతిష్ఠిత్యై పురస్తాః ప్రజేషేనగ్నేవముత్తరలోమోపస్కృణాదిమేభ్యత్వాయ తస్మాత్ పురస్తాత్ ప్రత్యంత పశవో మేధముపతిష్టంతే తస్మాత్ ప్రజామృగం గ్రాహుతాః యజ్ఞో దేవేభ్యో నిలాయత కృష్ణారోపం కృత్వా యత్కృష్ణాజిమే హవిరధి పినష్టి యజ్ఞాదేవ తద్యజ్ఞం ప్రయుంక్తే హవిషోస్కందాయ ద్యావా పృథివీ సహాస్తాం తే సమ్యామాత్రమేకమహ్యైతాకం సమ్యామాత్రమేకమహః దివస్కంభనిరసి ప్రతిప్తాదిత్యాస్త్వగ్వేత్పిత్యాహ ద్యావా పృథివ్యోర్వీత్యై భిషణాసి పర్వత్యా ప్రతిత్వా దివస్కంభనిర్వేత్పిత్యాహ ద్యావా పృథివ్యోర్విభృత్యై భిషణాసి పార్వదేవి ప్రతిత్వా పర్వతిర్వేత్పిత్యాహ ద్యావా పృథివ్యోర్ధృత్యై దేవస్య త్వాసవితః ప్రసవ ఇత్యాహ ప్రసోత్యై అశ్వినాః బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యో ఆస్తాం వోష్ణాహస్తాభ్యామిత్యాహయత్యై అధివపామీత్యాహ యథా దేవతమే వైనానధివపది ధాన్యమసిధిను హి దేవానిత్యాహ ఏతస్య యజుషో వీర్యేణ యావదేకా దేవత కామయతే యావదేకా తావదాహుతి ప్రసతే నహి తదస్తి యత్తావదేవ స్యాద్ యావజ్జుహోతి ప్రాణాయ పాపానాయత్వేత్యాహ ప్రాణానేవ యజమానే దధాతి దీర్ఘామను ప్రతిమాయుషే ధామిత్యాహ ఆయురేవాస్మిన్ దధాతి అంతరిక్షాదివవా ఏతాని ప్రస్కందంతి యాని ఋషదః దేవో వత్సవితా హిరణ్యపాణి ప్రతిగృహ్ణాత్యాహ ప్రతిష్ఠిత్యై హవిషోస్కందాయ అసంవపందీపి పుంషానోని కురుతాదిత్యాహమేభ్యత్వాయ ధృష్టిరసి బ్రహ్మ యచ్చేత్యాహ ధృత్యై అపాగ్నేగ్నిమామాదంజ నిష్క్రవ్యాదకం సేధాసే భగజం వహేత్యాహ యేవామాక్రవ్యాద్ తమపహత్య మేధ్యేగ్నౌ కపాలముపదధాతి నిర్దగ్ధకం రక్షో నిర్దగ్ధారాతయ్యాహ రక్షాగస్యేవ నిర్దహతి అగ్నివత్యుపదధాతి అస్మిన్నేవ లోకే ద్యోతిర్ధత్తే అంగారమధివర్తయతి అంతరిక్ష ఏవ ద్యోతిర్ధత్తే ఆదిత్యమేవామస్మిన్ లోకే ద్యోతిర్ధత్తే జ్యోతిష్మంతోస్మా ఇమే లోకా భవంతి య ఏవం వేద ధ్రువమసి పృథివీం భృగంహేత్యాహ పృథివీమేవైతేన భృగంహతి ధర్త్రమస్యంతరిక్షం భృగంహేత్యాహ అంతరిక్షమేవైతేన భృగంహతి ధరుణమసి దివం భృగంహేత్యాహ దివమేవైతేన భృగంహతి ధర్మాసి దిశో భృగంహేత్యాహ దిశ ఏవైతేన భృగంహతి ఇమానేవైతైర్లోకాన్ భృగంహతి భృగంహంతే స్మా ఇమే లోకా ప్రజయా పశుభిః య ఏవం వేద త్రీణ్యగ్రే కపాలాన్యుపదధాతి త్రయ ఇమే లోకాః ఏషాం లోకానామాప్యై ఏకమగ్రే కపాలముపదధాతి ఏకం వా అగ్రే కపాలం పురుషస్య సంభవతి అథ ద్వే అథ త్రీణి అథ చత్వారి అథాష్టౌ తస్మాదష్టాకపాలం పురుషస్య శిరః యదేవం కపాలాన్యుపదధాతి యజ్ఞో వై ప్రజాపతిః యజ్ఞమేవ ప్రజాపతి పుంసగ్స్కరోతి ఆత్మానమేవ తత్సగ్స్కరోతి తగుం సగ్స్కృతమాత్మానం అముష్మిల్లోకేపరీతి యదష్టాపదాతి గాయత్రియా తత్సంవితం యన్నవ త్రివృతాదశ ధిరాజాతత్కాదశ ఋష్భాతత్ యద్వాదశ జగత్యాతత్ ఛందస్సంమితాని స ఉపదధ కపాలాని ఇమాల్లోకానను పూర్వం దిశో విధృత్యై త్రిగుంహతి అథాయు ప్రాణాన్ ప్రజాం వశోన్ యజమానే దధాతి సజాతానస్మా అభితో బహులాన్ కరోతి చితస్థేత్యాహ యథాజజురేవైతత్ భృగో నామంగిరసాం తపసాదప్యధ్వమిత్యాహ దేవతానామేవైనాని తపసాదపతి తాని తతస్సగ్గశ్చితే యాని ఘర్మే కపాలాన్యుపచిన్వంతి వేధస ఇది చతుష్పదయర్చావిమంచతి చతుష్పాదః పశవః పశుర్ష్వేవోపరిష్టాత్ ప్రతిష్ఠతి దేవస్య త్వాసవితః ప్రసవ ఇత్యాహ ప్రసోత్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యో ఆస్తాం ఊష్ణోహస్తాభ్యామిత్యాహయత్యై సంవపామీత్యాహ యథా దేవతమేవైనాని సంవపతి సమాపో అద్భిరగ్మరసమోషధయోషసేనేత్యాహ ఆపో వా ఓషధీర్జిన్వంతి ఓషధయోపో జిన్వంతి అన్యా వా ఏతాసామన్యా జిన్వంతి తస్మాదేవమాహ సగం రేవతేర్జగతే ధర్మధుమతేర్మధుమతేసృజ్యధ్వమిత్యాహ ఆపో వై రేవతే పశవో జగతే ఓషధజో మధుమతే ఆప ఓషధే పశోన్ తానేవాస్మా ఏకథా సగం సృజ్య మధుమత కరోతి అభ్య పరి ప్రజాస్థ సమభ్య ప్రచ్యధ్వమితి పర్యా ప్రావయతి యథా సువృష్ట ఇమామను విసృత్య ఆప ఓషధేర్మహయంతి తాదృగేవ తత్ జనయత్యై త్వా సంయౌమేత్యాహ ప్రజా ఏవైతేన దాధార అగ్నయే త్వాగ్నే సోమాభ్యామిత్యాహ్యావృత్యై మఖస్ శిరసీత్యాహ యజ్ఞో వై మఖః తస్యైతచ్ఛిరః యత్పురోణాశః తస్మాదేవమాహ ధర్మోసి విశ్వాయురిత్యాహ విశ్వమేవాయజమానే దధాతి ఉరు ప్రథస్వరుతే యజ్ఞపతి ప్రథతామిత్యాహ యజమానమేవ ప్రజజా పశుభిః ప్రథయతి పశం గృహ్ణేష్వేత్యాహ సర్వమేవై నగుంసతనుం కరోతి అథాప ఆనీయ పరిమాష్టి మాగుంస ఏవ తత్వచం దధాతి తస్మాత్వచా మాగుంసం ఛన్నం ధర్మో వా ఏషోషాంతః అర్ధమాసే ప్రవృజ్యతే యత్పురోణాశః సయేశ్వరో యజమానగుం శుచా ప్రదః పర్యగ్నికరోతి పశుమేవై నమకః శాంత్యా అప్రదాహాయ త్రిష్పర్యగ్నికరోతి న్యారబ్ధియజ్ఞః అసో రక్షసామపహత్తి అంతరితగుం రక్షాంతరితా అరాతల ఇత్యాహ రక్షసామంతరిహిత్యై పురోడాశం వా అభిశ్రుతగుం రక్షాగస్య జిఘాగుంసన్ నివినాకో నామాగ్నిరక్షోహా సేవాస్మాద్రక్షాగస్య పాహన్ దేవస్వా సవితాశ్రపయత్యాహ సవితృప్రసూత ఏవైనగ్యశ్రపయతి వర్షిష్ఠే అధినాగలిత్యాహ రక్షసామపహత్యై అగ్నిస్తే తనువం మాగిధాగిత్యాహాన పిదాహాయ అగ్నే హవ్యగుం రక్షస్వేత్యాహగుత్యై అవిదహంత శ్రపయతే దివాచం విసృజతే యజ్ఞమేవ హవీగృష్యభిర్వ్యాహృత్య ప్రతనుతే పురోరుచమవిదాహాయ శృత్యై కరోతి మస్తిష్కో వై పురోడాశః తయ్యన్నాభివాసయేత్ ఆవిర్మస్తిష్క స్యాత్ అభివాసయతి తస్మాద్గుహామస్తిష్కః భస్మనాభివాసయతి తస్మాన్మాగుంసేనాస్థిషన్నం వేదేనాభివాసయతి తస్మాత్కేశైశిరశ్చన్నం అఖలది భావుకో భవతి య ఏవం వేద తసోర్వై ప్రతిమా పురోడాశః సనాయదుష్టమభివాస్యః వృథేవ స్యాత్ ఈశ్వరాజమానస్ పశవ ప్రమేతో సంబ్రహ్మణ పృచ్యస్వేత్యాహ ప్రాణావై బ్రహ్మ ప్రాణా పశవ ప్రాణైరేవ పశోన్ సంబృణత్తి న ప్రమాయుకా యజమానో వై పురోడాశ ప్రజా పశవ పురేషం యదేవమభివాసయతి యజమానమేవ ప్రజా పశుభిః సమర్థయతి ఏవావేహవిర్భృత్వా బ్రువన్ కస్మిన్నిదం రక్ష్యామః ఇతి సోగ్నిరబ్రవీత్ మయి తనోస్సన్నిధధ్వం అహం వస్తం జనయిష్యామి యస్మిన్ రక్ష్యధ్వ ఇతి తే దేవా అగ్నౌ తనోస్సన్యదధర అస్మాదాహుః అగ్నిః సర్వా దేవతా సోంగారేణాప అభ్యపాతయత్ తత ఏకతో జాయత సద్వితీయమభ్యపాతయత్ తతో ద్వితో జాయత సతృతీయమభ్యపాతయత్ తతస్త్రితో జాయత యదధ్యో జాయంత తదాప్యానామాప్యత్వం యదాత్మభ్యో జాయంత తదాత్మ్యానామాత్మ్యత్వం తే దేవా ఆప్యేష్మృజత ఆప్యా అమృజత సూర్యాభ్యుదితే సూర్యాభ్యుదిత సూర్యాభినిమృక్తే సూర్యాభినిమృక్తః కునఖీ కునఖీ శ్యావదతి శ్యావదన్నగ్రదిభిషౌ అగ్రదిభిషః పరివిత్తే పరివిత్తో వీరహణి వీరః బ్రహ్మహణి తద్బ్రహ్మహణం నాత్యక్ష్యవత అంతర్వేదిన యత్యవరుద్ధ్యై ఉల్ముఖేనాభిగృహ్ణాతి శ్రుతత్వాయ శ్రుతకామా ఇవ హి దేవాః దేవస్య త్వాసవితుః ప్రసవ ఇతి స్థమాదత్తే ప్రసోత్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యోస్తాం ఆష్ణోహస్తాభ్యామిత్యాహయత్యై ఆదద ఇంద్రస్య బాహురసి దక్షిణయత్యాహ ఇంద్రియమే యజమానే దాది సహస్రభృష్టి శతతే దాదిత్యాహ రూపమేవాస్యైతం మహిమానం యాజష్టే వాయురసి జిగ్మతే దాదిత్యాహ తేజో వై వాయుః తేజ ఏవాస్మిన్ దాది ద్విషాగ్నై నామాసుర ఆసీర్ స్వవిభేద్ యజ్ఞేన మా దేవా అభిభవిష్యంతీతి స పృథివీమభ్యవమీద్ సామేధ్యాభవత్ అథో యదింద్రో వృత్రమహన్ తస్య లోహితం పృథివీమనుభ్యథావత్ సామేధ్యాభవత్ పృథివీదేవయజనీత్యాహ మేధ్యామేవీనాం దేవయజనీం కరోతి ఓషధ్యాస్తే మూలం మాహిగుంసిషమిత్యాహ ఓషధీనామహిగుంసాయై వ్రజంగచ్చగోస్థానమిత్యాహ ఛందాగుం శివై వ్రజో గోస్థాన ఛందాగస్యేవాస్మై వ్రజంగోస్థానం కరోతి వర్షసు తేద్యౌరిత్యాహ వైద్యౌః వృష్టిమేవావరుంధే దశామదేవ సవిత పరమస్యాం పరామతేత్యాహ ద్వౌ వావ పురుషౌ యంచైవ ద్వేష్టే యస్తైనందేష్టే తాబుభో బధ్నాతి పరమస్యాం పరాపతి సదేన పాశైః యోస్మాన్ ద్వేష్టయం చ వయం గ్రీష్మస్తమతో మామో విత్యాహాయం వృత్యై అరరుర్వై నామాసుర ఆసీత్ స పృథివ్యాముపం లుప్తోషయత్ తం దేవా అపహతోరుడు పృథివ్యా ఇది పృథివ్యా అపాఘ్నన్ భ్రాతృవ్యో వా అరరుః అపహతోరరు పృథివ్యా ఇది యదాహ భ్రాతృవ్యమేవ పృథివ్యా అపహంతి హే మన్యంత దివం వా అయమిత పతిష్యతీతి తమరరుస్తే దివం మాస్థానితి దివః పర్యబాధంత భ్రాతృవ్యో వా అరరుః అరరుస్తే దివం మాస్థానితి యదాహ భ్రాతృవ్యమేవ దివః పరిబాధతే స్తంభయజుర్హరతి పృథివ్యా ఏవ భ్రాతృవ్యమపహంతి ద్వితీయగం హరతి అంతరిక్షాదేవైనమపహంతి తృతీయగం హరతి దివ ఏవైనమపహంతి తూష్ణేం చతుర్థగం హరతి అపరిమితాదేవైనమపహంతి అసురాణాం వా ఇయమగ్ర ఆసీత్ యావదాసీన పరా పశ్యతి తావద్దేవానా తే దేవా అబ్రువన్ అస్వేవనోస్యామపీతి క్యన్నోదాస్యథేతి యావత్ స్వయం పరిగృహ్ణీథేతి దేవసవస్వేతి దక్షిణతః పర్యగృహన్ రుద్రాస్వేతి పశ్చాత్ ఆదిత్యాస్వేత్యుత్తరతః తేగ్నినా ప్రాంచోదయం వసభిర్దక్షిణా రుద్రే ప్రత్యంశః ఆదిత్యేరుదంశః యస్యేవం విదుషో వేదిం పరిగృహ్ణంతి భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి దేవస్య సమితః సమగిత్యాహ ప్రసోత్యై కర్మ గృణ్వంతి వేధస ఇత్యాహ ఇషితగుంహి కర్మ క్రియతే పృథివ్యై మేధ్యం చ మేధ్యం చ విదక్రామత ప్రాచీనముదీచీనం మేధ్యం ప్రతీచీనం దక్షిణా మేధ్యం ప్రాచీముదీచీం ప్రవణాం కరోతి మేధ్యమేవైనాందే భయజనీం కరోతి ప్రాంతౌ వేద్యపుంసాన్నయతి ఆహవనీయస్య పరిగృహీత్యై ప్రతీచీ శ్రోణీ గార్హవత్యస్య పరిగృహీత్యై అథో మిథునత్వాయ ఉద్ధంతి యదేవాస్య అమేధ్యం తదపహంతి ఉద్ధంతి తస్మాదోషధయః పరా భవంతి మూలం ఛినత్తి భ్రాతృజస్యైవ మూలం ఛినత్తి మూలం వా అజతిష్ఠద్రక్షాగస్య నోత్తిపతే యద్ధస్తేన ఛింద్యాత్ పునఖినే ప్రజాస్యుః స్థేన ఛినత్తి వజ్రో వైష్ఠః వజ్రేణైవ యజ్ఞాద్రక్షాగస్య పహంతి పితృదేవత్యాతిఘాత యదీం ఖనతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితాం ేభ్యో నిలాజత తాంచదురంగులేన్వబిందన్ తస్మాచ్చదురంగులంఖేయ చదురంగులం ఖనతి చదురంగులే శ్లోషధయ ప్రతిష్టంతి ఆ ప్రతిష్టాయై ఖనతి యజమానమే ప్రతిష్టాంగమయతి దక్షిణతో వరిషీయసీం కరోతి దేవజనస్యైవ రూపమకః పురేషవతీం కరోతి ప్రజావే పశవః పురేషం ప్రజయైవైనం పశుభిః పురేషవంతం కరోతి ఉత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాతి ఏతావతే వై పృథివీ యావతే వేదిః తస్యా ఏతావత ఏవ భ్రాతృయం నిర్భజ్య ఆత్మన ఉత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాతి ఋతమశ్రితసదనమశ్రితశ్రీరసేప్యాహ యథాయజురే వైతత్ క్రూరమివ వా ఏతత్కరోతి యద్వేదిం కరోతి ధాతి స్వధా అసీతి యోజప్యతే శాంతి ఉర్వీతాశివస్వీ చాసీత్యాహ ఉర్వీమే వైనాంబస్వీం కరోతి పురా క్రూరస్య విసృపో విరక్షన్నిత్యాహ మేధ్యత్వాయ ఉదాదాయ పృథివేంజేరదానుర్జామైరయం చంద్రమసి స్వధాభిరిత్యాహ మేధ్యం తదపహత్య మేధ్యాన్ దేవజజనీం కృత్వాదశ్చంద్రమసి మేధ్యం తదస్యామేరయతి తాంధీరాసో అనుదృశ్యజంతయుజ్యాహానుఖ్యాత్యై ప్రోక్షణీరాసాదయ విధుమా బర్హిరుపసాదయ స్రువంతసృజశ్చ సంవృద్ధి పత్నీకం సన్నహ్య ఆజ్యే నో దేహేత్యాహానుపోర్పదాయై ప్రోక్షణీరాసాదయతి ఆపో వై రక్షోగ్నేః రక్షసామపహత్యై స్థిరస్య వర్త్మన్ సాదయతి యజ్ఞస్య సందత్యై ఉవాచ హాసితో దైవలః ఏతావతేర్వా అముష్కిం లోక ఆప ఆసన్ యావతే ప్రోక్షణేరితి తస్మాద్వస్మీరాసాద్యాహ స్థిరముదస్యన్ యన్విష్యాత్ సంధ్యాయేత్ శుచైవైదమర్పయతి వజ్రో వై స్థ్యః యజం వంచం ధారయేత్ వజ్రేధ్వర్యుః క్షణ్వేత పురస్తాత్ కరిజం చం ధారయతి వజ్రో వై స్థ్యః వజ్రేణైవ యజ్ఞస్య దక్షిణతో రక్షాగస్య పహంతి అగ్నిభ్యాం ప్రాజశ్చ ప్రదేశశ్చ స్థేనోదీచశ్చ ధరాశశ్చ స్థేన వా ఏష వజ్రేణాస్యైవ ఆత్మానం భ్రాతృవ్యమపహత్య ఉత్కరేధి ప్రవృశ్యతి యథోపథాజ పృష్టంత్యేవం హస్తావవనే నిక్తే ఆత్మానమేవ పవజతే స్థ్యం ప్రక్షాళయతి మే ధ్యత్వాజ అథోపాత్మన ఏవ భ్రాతృవ్యస్యన్యం గంచినత్తి యుద్ధ్వా పరిహిరుపసాదయతి యుక్తే యజ్ఞస్య మిథునత్వాజ అథో పురోరుషమేవైతాన్ దధాతి ఉత్తరస్య కర్మణో నక్షాత్యే నపురస్తాత్ ప్రత్యగుపసాదయేద్ యత్పురస్తాత్ ప్రత్యగుపసాదయేద్ అన్యత్రాహుతి పథాదిగ్ధ్వం ప్రతిపాదయేద్ ప్రజా వై బరిహిః అపరాద్భూయాత్ బరిహిషాః ప్రజానాం ప్రజననం పశ్చాత్ ప్రాగుపసాదయతి ఆహుతి పథే నేధ్వం ప్రతిపాదయతి సంప్రత్యేవ బర్హిషాః ప్రజానాం ప్రజననముపైతి దక్షిణమిధ్వం ఉత్తరం బర్హిః ఆత్మా వా యుధ్మః ప్రజా బర్హిః ప్రజా స్యాత్మన ఉత్తరతరా తీర్థే తతో మేధముపనీయ తథా దేవతమేవైన ప్రతిష్టాపయతి ప్రతిష్టతి ప్రజయా పశుభిర్యజమానః ఇతి తృతీయాష్టక ద్వితీయ ప్రశ్న సమాప్తః